నన్ను నువ్వే విడిచిపోయావేలమ్మా. గుండెల్లోని గాయం చూడమ్మా, నా మానం ప్రాణం నీవేనోయమ్మా. అరే ఆడోళ్ళ ప్రేమ ఓ నీటి మూట, మగవాడి ప్రేమ ఓ రాతి కోట. కలలోనైనా నిన్నే తలిచేది ఆ కలలే రాక మూగైపోయాని. పిల్లన గ్రోవి చేతికి ఇచ్చావి, నా శ్వాసలనన్నీ పట్టుకుపోయావి. మగువను నమ్మి చెడిపోయినోళ్ళు లక్ష, ఆ వరసన నిలిపి నాకు వేసిన విశిక్ష. పాము కాటు వేస్తే మన ఊపిరాగుతుందే, కన్నె ప్రేమ కుట్టేనంటే ప్రతిరోజు చంపుతుంది. అరిచేయి విడిచి నువ్వు పోయాక గుండె మూగదైపోయింది. నిన్ను నమ్మి నీ వెనకొస్తే మనసంతా ఓ కుండైనాది. పలపంటే ఓ ముళ్ళ పాటరా, అటు నడిచావంటే ఆశే తీరదురా. వలపంటే ఓ మత్తు మందురా, అది వేషావంటి ప్రాణం దక్కదురా. అమ్మా అమ్మా కన్నె విడిచిపోయావేలమ్మా, గుండెల్లోని గాయం చూడమ్మా, నా మానం ప్రాణం నీవేను. అరపాట పాడగలదు గుండె గాయం ఎంతదైనా, ప్రేమ బాస మరచిపోదు. ప్రేమ ఉన్నవారు మది వీడి వెళ్ళలేరు, నమ్మి మోసపోతే నేడు ఇది చెప్పలేని గోడు. నన్ను నీట ముంచి నీ వెళ్ళొద్ది, ఎదుట నిలిచి నన్ను చంపొద్ది. కంటి చూపులే కరువైతే మరుక్షణమే నీ మనలేని. వన్నెలు చిలికే రామ చిలకమ్మ, ఎదగూటిని దాటిపోయావేదమ్మా. ప్రేమే లేని ఊరే యాడున్నా, నా కళ్ళే మూసి తీసుకుపోవమ్మా. అమ్మా అమ్మా కన్నె నన్ను నువ్వే విడిచిపోయావేలమ్మా, గుండెల్లోని గాయం చూడమ్మా, నా మానం ప్రాణం నీవేనోయమ్మా. అరే ఆడోళ్ళ ప్రేమ ఓ నీటి మూట, మగవాడి ప్రేమ ఓ రాతి కోట. కలలోనైనా నిన్నే తలిచేది ఆ కలలే రాక మూగైపోయాని. పిల్ల ఇలా గ్రోవి చేతికి ఇచ్చావే, నా శ్వాసలనన్నీ పట్టుకుపోయావే. Mm-hmm.